గీతము నా మదిలో నీవై నిల్లిపోయనే పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాసి నింపెనే పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము సిగ్గులు పల్లవించగారాలే నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగారావే పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి ముంగురులు పిల్ల గాలితో పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిల్లిపోయనే ఏ దివిలో మెరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము మబ్బులను మెరుపు తీగవై కలలు రేపి నది నీరే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించి నది నీరే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపి నది నీరే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించి నది నీవే పదము పదములో మధువులు రగా పదము పదములో మధువులు రగా కావ్య కన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిల్లిపోయనే ఏ దివిలో మెరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ